పాకయజ్ఞం వా అన్వాహితాగ్నే పశవ ఉపతిష్టం కవిడా సర్వై పాకయజ్ఞస్యేషాం తనా ప్రజానో జాజాని యజమానస్య లోకే విహితామాశ్రియమాణామభిమంత్రజేతసురోపవర్షవర్ణదేహీతి పశవో వా యజా పశూనేవోపక్వజతే యజ్ఞం వై దేవా అదుగ్రనిజ్ఞోసురాగం అదుహత్యే సురాయజ్ఞదుగ్ధా పరాభవనియో వై యజ్ఞస్య దోహం విద్వాన్ యజతే ప్యన్యం యజమానం దుహే సామే సత్యాశీరస్ యజ్ఞస్ భూయాదిప్యా హైషవై యజ్ఞస్ దోహస్తైనం దుహే ప్రత్యావై గౌర్దుహే ప్రత్యేనాయజమానాయ దుహేతే వాయుడాయేస్తనాయుడోపహూతేతి వాయుర్వత్సోరేణాముపహ్వదే తతరి యజమానో హోదారమీక్షమాణో వాయుం మనసాధ్యాయేన్మాత్రే వత్సముపాపసృజతి సర్వేణ వై యజ్ఞ దేవాసువర్గం లోకమాజన్ పాకయజ్ఞేన అనురశ్యాన్యత్సేడామనిముపావర్తతతాం దేవాసురా వ్యక్వయంత ప్రతీచీం దేవాః పరాజయమసురాః సా దేవానుపావర్తత పశవో వైరద్దేవానవృణత పశవోసురానజహుర్యం కామజేతా పశుస్యాది పరాజేందస్యేడాముపహ్వజేతా పశుదేవాలిజం కామజేత పశుమాన్ సాది ప్రతీచేందస్యేడాము పహ్వజేత పశుమానే భగవతి బ్రహ్మవాదినో వదంతి సత్వాదిడాముపహ్వజేతూయాత్మాన విడాయాము పహ్వజేతేతి సాన ప్రజా సుప్రదోర్తిర్మఖోనీత్యాహేడామేవో బహూయాత్మాన విడాయాముపహ్వజతేస్తమివ వాదే తద్యజ్ఞస్యడా సామి ప్రాశ్నంది సామి మార్దజం దేత ప్రతివా అసురాణాం యజ్ఞో యచ్ఛద్గత బ్రహ్మణా దేవా సమదర్బృహస్పతిస్తనుతామిమన్నయజ్ఞాః బ్రహ్మవై దేవానాం బృహస్పతిర్బ్రహ్మణైవ యజ్ఞకం సందధాతి విచ్ఛిన్నై యజ్ఞకం సమిమం దధాత్విద్యాః సంతత్యై విశ్వే దేవాదిహమాదయం దామిద్యాః సంతత్యైవ యజ్ఞం దేవేభ్యో నిదిశతి యాం వై యజ్ఞే దక్షిణాం దదాతి తామస్య పశవోను సంగ్రామం దిశదేషదే ధానా పశుర్భావకో యజమానేన ఖలు వై దత్తం కృతాత్మన్ పశూన్ రమదేతే బ్రధ్నపిన్వస్వేద్యాహ యజ్ఞో వై బ్రధ్నో యజ్ఞమేవ తన్మహయత్తథో దేవత్రైవ దత్తం కురుత ఆత్మన్ పశూన్ రమజతే దతతో మే మాక్షాయేత్యాహక్షితిమేవోపైతి కుర్వతో మేమోపదసదిత్యాహ భూమానమేవోపైతి సర్గశ్రవాహసౌ వర్చనసస్తుమింజమౌపోదిముపాచయత్ సత్రిణాగుంహోదాభోః కామిడాముపాహ్వథాదిదాముపాహ్వయితి హోవాచయా ప్రాణేన దేవాన్ దాధార జ్ఞానేన మనుష్యాన పానేన విరేణితి చినత్తి సా న చినత్తి ఇది శనత్తేతి హోవాచ శరీరం వా అస్తే తదుపా ఆహ్వథాది హోవాచ గౌరువా అస్తే శరీరం గాం వావతౌ తత్పరజవదతాయజ్ఞే దేజతే సా ప్రాణేన దేవాం దాధారజ మనుష్యా దేవం దిశాం జానేన మనుష్యాణేయాం పితృభ్యోగ్రం దిశా పానేన పితరే నిజ దేవం మేత పశుమాన్ భవత్యథ వైతాముపాహ్వయితి హోవాచ జా ప్రజా ప్రభవ వందే ప్రత్యాభవతేత్యన్నం వా అస్యేతులు వా ఆహ్వసాదిహో వాచౌషధజో వా అస్యా అన్నమోషధజో వై ప్రజా ప్రభవం దే ప్రత్యాభవంతి దేవం వేదాన్నాదో భవత్యథ వేదాముపాహ్వగిరిహో వాచజా ప్రజా పరాభవం దేరన గృహ్ణాది ప్రత్యాభవందేర్గృహ్ణాదేది ప్రతిష్టాం వా అస్యేతదు వా ఆహ్వసాదిహో వాచేదం వా అస్యే ప్రతిష్టేదం వై ప్రజా పరాభవందేరగృహ్ణాది ప్రత్యాభవందేర్గృహ్ణాది యదేవం వేద ప్రత్యవదిక్షద్గథ వేదాముపాహ్వయితి హోవాచయస్యే విక్రమణే ఘృతం ప్రజా సందేవం దేః పిదం దేతి చినత్తి సా న చినత్తి ఇది నశినత్తేతి హోవాచ ప్రతజనయతేష వాగిడాముపాహ్వథా ఇది హోవాచ వృష్టిర్వాగిడా వృష్ట్యై వై నిక్రమణే ఘతం ప్రజా సంజీవం దే పిబంతి జలేవం వేద ప్రైవజాయతేందాదో భవతి పరోక్షం వా అన్యే దేవా యుజ్యంతే ప్రత్యక్షమన్యే యజ్యజతే యదేవ దేవాః పరోక్షమిజ్యంతే తానేవ తద్యజతి యజన్వాహారిజమాహరత్యే దేవై దేవాః ప్రత్యక్షం యద్బ్రాహ్మణాస్తానేవ తేన ప్రేణాత్యసో దక్షిణైవాశ్రేషాసో యజ్ఞస్యైవ ఛిద్రమపి దధాతి యద్వై యజ్ఞస్య క్రౌరై యద్దిలిష్టం తదన్వాహార్యేణాన్వాహరజతదన్వాహార్యస్యాన్వాహార్యత్వం దేవదూతావాదేతేజదృత్విజోగిలంబాహారిజమాహరతి దేవదూతానేవ ప్రేణాలేవే సత్సరిడి చానోమన్యత సేతమన్వాహారిజమభక్తమవశ్యత్తమాత్మన్న సత్తవాదేష ప్రజాపత్యోగిదన్వాహార్జోజస్వం విదుషోన్వాహార్య ఆశ్రియతే సాక్షాదేవ ప్రజాపతిమిధ్యాపరిమితో నిరుప్యోపరిమిత ప్రజాపతి ప్రజాపతేరాత్రే దేవాజ్ఞే కుర్వదసురాకుర్వదే దేవాదేతం ప్రజాపత్యమన్వాహార్య జమవశ్యంతమన్వాహరం తతతో దేవా అభవన్ పరాసురాజస్యైవం విదుషోన్వాహార్యాహ్రియతే భవత్యాత్మనా పరాస్యద్ధాతృభుజో భవతి యజ్ఞేన వారిష్టీపక్వేణ పూర్తీరస్యైవం విదుషోన్వాహార్యాహ్రియతే సత్వే వేష్టా పూర్తే ప్రజాపతేర్భాగోసేత్యాహ ప్రజాపతిమేవ భాగధేన సమర్థగత్యోర్జస్వాన్పయస్వా నిత్యాహోర్జమేవాస్మిన్ ప్రాణాపానౌ మే బాహ్య సమానౌ జానౌ మే బాహేత్యాహాశమే వైదామాశాస్తేక్షితోస్తక్షిత్యే త్వామామే క్షేష్ఠాముత్రముష్మిల్లోకహిత్యాహ క్షీగతే వా అముష్మిల్లోకేన్న వితఃపదానగ్నిహ్యముష్మిల్లోకే ప్రజా ఉపజీవంతి దేవమభిమృశత్యక్షితిమే వైన గమయతి నాస్యాముష్మిల్లోకేన్న బలేషోహం దేవగజ్జయాః ప్రజావాహం భోజా సమిత్యాః బలేషా వై ప్రజాపతి ప్రజా అసృజతే నైవ ప్రజా సృజతే నరాశకం తస్యాహం దేవగజ్జయా పశుమాన్ భోజా సమిత్యాః నరాశకం సేన వై ప్రజాపతి పశూన సృజతే నైవ పశోత్సృజతేహం దేవగజ్జయా యుష్మాన్ యజ్ఞేన ప్రతిష్టాంగమేదమిత్యాహాజురేవాత్మం ధత్తే ప్రతిజ్ఞేన తిష్టలిదర్శవోర్ణమాసయోర్వై దేవాచితి మనోదజం దర్శపోర్ణమాసాభ్యామసురానపానుదంతాజ్ఞేరహముజ్జితి మనోజ్జేషమిత్యాహ దర్శపోర్ణమాసయోరేవ దేవతానాయజమానముజ్జితి మనోజ్జగత దర్శపోర్ణమాసాభ్యాం భ్రాతుర్యానపరుత దేవాజపతేభ్యాం యోహత్యన్నం వైవాజోన్నమేవారుంధేద్వాభ్యాం ప్రతిష్ఠి యేయో వై యజ్ఞస్య ద్వౌ దోహౌ విద్వాన్ యజత ఉభయత ఏవ యజ్ఞం దుహే పురస్తాచ్చోపరిష్టాచ్చైష వా అన్యో యజ్ఞస్య దోహ ఇడాయామన్యో జరిహి హోత యజమానస్య నామ గృహీజాత్తరిహిమా అగ్మన్మా శిశో దోహ కామా ఇది సగ్గుస్తుతా ఏవ దేవతా దుహే యజ్ఞం దుహే పురస్తాచ్చోపరిష్టాచ్చరోహితేన దేవతాంగమయత్విత్యాహైతే వై దేవాశ్వాయజమానః ప్రస్తరో యదేతే ప్రస్తరం ప్రహరతి దేవాశ్వై దేవయజమానగం సువర్గం లోకం గమయతి విదే ముంచామిరసనామిరశ్మే నిత్యాహైష వా అగ్నేర్విమోకస్తేనైవైనం విముంచతి విష్ణో శయ్యోరహం దేవయజ్ఞయా యజ్ఞేన ప్రతిష్టాంగమేదమిత్యాహ యజ్ఞో వై విష్ణుర్యజ్ఞదేవాన్ తతః ప్రతిష్ఠతి సోమస్ హం దేవయజ్ఞాసురేతారేతోషీదేవ్యాహ సోమో వేదేతోధాస్యేణైవ రేత ఆత్మం ధత్తే త్వష్టురహం దేవయజ్ఞా పశూనాగం రూపం పుషేదమిత్యాహ త్వష్టా వై పశూనాం విశునానాగం రూపకృప్తేణైవ పశూనాగం రూపమాత్మం ధత్తే దేవా దేవానాం పత్నిరగ్నిర్గృహపతిర్జ్ఞస్తమిషనం తజోరహం దేవయజ్జయామిషేణ ప్రభోజాసమిద్యాహైతస్మాద్వైమిషునా ప్రజాపతిర్మిషునేన ప్రాజాయతస్మాదేవ యజమానో మిషునేన ప్రజాయతే వేదోసి విత్తిరసి విదేదేత్యాహ వేదేన వై దేవా అసురాణాం విత్తం వేద్యమవిందం తద్వేదస్య వేదస్యభిధ్యాయేత్తస్య నామ గృహీజాత్తదేవాస్త సర్వం వృందే హృదవం దంగురాజినగం రాజస్పోషకం సహస్రిణం వేదో దాతు వాజినమిత్యాహ ప్రసహస్రం పశూనా ప్రజాస్య ప్రజాయాం వాజే జాగతేజ దేవం వేద ధ్రువాం వేచ్యమానాయ యజ్ఞో నిరుచ్యతే యజ్ఞమానో యజమానం ప్రజా ధ్రువామాప్యాయమానాయ యజ్ఞాన్ వాప్యాయతే యజ్ఞమానో యజమానం ప్రజా ఆప్యాయతాం ధ్రువాఘతే త్యాహ ధ్రువామేవాప్యాయతి కామాప్యాయమానాయ యజ్ఞాన్ వాప్యాయతే యజ్ఞమానో యజమానం ప్రజా ప్రజాపతేర్భాన్నామలోకస్తస్మిగ్గస్వా దామి సహ యజమానేత్యాహాయం వై ప్రజాపతేర్విహాన్నామలోకస్తస్మిన్నే వైనం దాతి సహ యజమానే నరిష్యలది భవాదేతవ్యజతే యద్వయమాన భాగం రాజ్ఞాత్యాత్మానమేవ ప్రీణాత్యేతావాన్ వై యజ్ఞో యావాన్ యజమాన భాగో యజ్ఞో యజమానో యద్యజమాన భాగం రాజ్ఞాతి యజ్ఞదేవ యజ్ఞం ప్రతిష్టాపయత్యేతద్వై సూర్యవసగం సోదకయ్యద్వరిశ్చాపశ్చేతం యజమానస్యాయతనయ్యద్వేదిరజత్పూర్ణ పాత్రమంతర్వేది నయతి స్వదేవాయతనే సూర్యవసగం సోదకం గురుదే సదసి సన్మే భూజాయత్యాహ పో వై యజ్ఞ ఆపోమృతం యజ్ఞమేవామృతమాత్మం ధత్తే సర్వాణి వై భూతాని వ్రతముపయం దమనోపయం దిప్రాచ్యాం దిశి దేవాత్రిజో మార్జయం దామిత్యాహేష వై దర్శపో మాసజోరవృషోజాన్నేవైనం భూతాని వ్రతముపయంత మనోభయం తితైరేవ సహాపృషమవైతి విష్ణుముఖా వై దేవాశ్చందోభిరివాంగానపజైలమభ్యజ నిజద్విష్ణుక్రమాంగ్రమతే విష్ణురేవ భూత్వా యజమానశ్చందోభిరివాంగానపజైలమభిజగతి విష్ణాక్రమాస్తభిమాదిహేత్యాహ గాయత్రే వై పృథివే ప్రేష్టభమంతరిక్షం జాగతే ౌరానుష్టుభేర్దిశ్చందోభిరేవేమాల్లోకాని యథా పూర్వమభిజగతి అగన్వసువస్సువనగన్మేద్యాహ సువర్గమేవ లోకమేది సందిశస్తే మాచిత్స్యత్తే నమస్తస్మై దేవా వృక్షేద్యాహ దశా ఋదురేవైతత్సుభోరసి శ్రేష్ఠోరశ్మీనామా యుద్ధా అస్యాజుర్మేధేహేద్యాహ శిషమేవైతామాశాస్తే ప్రవాదేశోస్మాల్లోకాచ్చవదేజో విష్ణుక్రమాన్ క్రమదే సువర్గాయ హి లోకాయ విష్ణుక్రమాః క్రమ్యంతే బ్రహ్మవాదినో వదంతి సత్వై విష్ణుక్రమాన్ క్రమేణిమాన్ లోకాన్ భాతృయస్య సంవిద్య పునరిమం లోకం ప్రత్యవరోహేదిత్యేష వా అస్య లోకస్య ప్రత్యవరోహో జలాహేదమహమమం భాతృయమాభ్యో దిగ్భ్యో శ్రీధివజ ధీమానేవ లోకాన్ భాతృయస్య సంవిద్య పునరిమం లోకం ప్రత్యవరోహతి సంజ్యోతిషా భోగమిత్యాహాస్మిన్నేవ లోకే ప్రతిదిగ్ధ ్రీమావృతమన్వావర్తలిప్యాసౌ వా ఆదిత్యయంద్రస్తైవామృతమను పర్యావర్తతే దక్షిణా పర్యావర్తతే స్వమేవ వీర్యమను పర్యావర్తతే తస్మాద్ దక్షిణార్థ ఆత్మనో వీర్యావర్తరోధో ఆదిత్యస్యైవామృతమను పర్యావర్తతే సమహం వృజయా సంవజా వృజేత్యాహాశిషమే వైతామాశాస్తే సమిద్ధో అగ్నే మే దీదిహితమే అగ్నేద్యా సమిత్యాహ యథా ఋదురేవైతత్వసుమాన్ యజ్ఞాపశీజాన్ భోజా సమిత్యాహాశిషమే వైదామాశాస్తే బహు వైగార్హవత్యస్యాంతే విశ్రమివ చర్యత అగ్నిపావమానేభ్యాంగార్హవత్యముపతిష్ఠత పునాచ్చేవాగ్నిం పునీత ఆత్మానం వాభ్యాం ప్రతిష్ఠత్యా అగ్నే గృహపదయిత్యాహ యథా ఋదురేవైతచ్చతగం హి వారిత్యాహ శతం హేమంతానింధి దివా వైతదాహ పుత్రస్య నామ గృహ్ణాత్యన్ నాదమేవైనం కరోతి తామాశమాశాసేతం తమేష్మతి బ్రూజాద్యస్య పుత్రో జాతస్యాత్తేజస్వేవాస్య బ్రహ్మవర్తసి పుత్రో జాతతే తామాశమాశాసేష్మే జ్యోతిష్మతి బ్రూజాద్యస్య పుత్రో జాతస్యాత్తేజ ఏవాస్మిన్ బ్రహ్మవర్తసం దధాతి యో వై యజ్ఞం ప్రయుజ్జన విముంచత్య ప్రతిష్టానో వై సభవతి కస్వాజున కృసత్వా విముంచత్వ్యాహ ప్రజాపతిర్మైక ప్రజాపతి నైవేనయునక్తి ప్రజాపతిగా విముంచతి ప్రతిష్ఠిత్యాశ్వరం వై వ్రతమవిసృక్తం వ్రతోగ్నే వ్రతమలే వ్రతమచారుషమిత్యాహ వ్రతమే విసృజతే శాంత్యా అప్రదాహాయపరాయజ్ఞనివర్తతే పునర్జో వై యజ్ఞస్య పునరాలంభం విద్వాన్ యజతే తమభినివర్తతే యజ్ఞాపభోవస ఆపభోవేష వై యజ్ఞస్య పునరాలంభస్తే నైవైనం పునరాలభతేన వరుధ్యావారేతస్య విరాజ్యాహిరాజ్ఞన్న సభ పశవః ఖలు వై బ్రాహ్మణస్య సభేష్వా ప్రాగుక్రమ్య బ్రూజాద్గోమాగం అగ్నే విమాగం అశ్వే యజ్ఞయత్యవ సభాగం రుంధే ప్రసహస్రం పశూనాః ప్రోత్యాస్య ప్రజాయాం వాజే జాయతే దేవ సమిత ప్రసుమయజ్ఞం ప్రసుమయజ్ఞమతిం భగాయ దివ్యోగం ధర్మ కేతపో కేతన్న పునాద వాచస్పతిర్వాచ మధ్యస్పదాదిన ఇంద్ర సమజ్రో శివార్త్రఘ్నస్పజాజం వృత్రం బద్ధాత్ వాచస్య న ప్రసవే మాతరం మహేమతి తిన్నామవచసాగరామహే యస్యామిదం విశ్వం భువనమా వివేశతస్యాన్నో దేవస్య విదా ధర్మ సావిషత్ అప్స్వంతరమృతమప్సుభేదమపామృత ప్రశస్తి శ్వశ్వాభవసవాదిన వాయుర్వాత్వామనుర్వాద్వా గంధర్వాః సప్తవిగుంసతిః తే అగ్రే అశ్వమాయుంధ్యంతే అస్మిన్ జపమాదధుః అపాన్న పాదాశుహే మనిజవోర్మ్యః ప్రకృద్మాన్వతోర్వాదసాతమస్తే నాయం వాజగుంసేత్ విష్ణాక్రమాసి విష్ణాః క్రాంతమసి విష్ణోర్విక్రాంతమస్యంకౌర్ణ్యంకాపభిదోరసంజ్ఞౌర్ధ్వాంతం వాదాగ్రమను సంచరం తౌ దూరేహేతేంద్రియా వాహాన్ పదప్రీతేనాగ్నజః పప్రజః పారయంతు దేవస్యాహకం సవితః ప్రసవే బృహస్పతినా వాజితావాజం జేషం దేవస్యాహకం సవితః ప్రసవే బృహస్పతినా వాజితావర్షక్షన్నాకం రుహేదమింద్రాయ వాచం వదతేంద్రం వాజం చాపదతేంద్రో వాజమజయత్ అశ్వాజని వాజని వాజేషు వాజిని వత్యశ్వాహాన్ సమత్సు వాజయ సప్తిరసి వాజ్యసి వాజినో వాజం ధావత మరుతాం ప్రసవేదజత వియోజనామే భవద్భరస్గభ్రేతకాష్ఠాన్ గచ్చత వాజే వాజేవత వాజనో నోధనేత విప్రామృతారతజ్ఞాః అస్య మధ్వః పిబతమాదయద్ధం దృప్తా జాతమధిమద్దేవజానీ తేనో అర్వంతో హవనశ్రుతో హవం విశ్వే శృణ్వంతు వాజినః నిధద్రవ సహస్రసా మేధసా దాస నిష్మహ మహోరే రత్నకం సమిషేషుభృడేషన్వాభవంతు వాజినోహవేషు దేవదామిద్రవ స్వర్గాః జంభయంతో హిమృకం రక్షాకం సనేమద్యుజమన్నమేవాహ ఏషస్య వాజే క్షిపణింతురణ్యతి గ్రీవాయాం బద్ధో అపి కక్ష ఆసని కృతం దధిగ్రా అనుసంతవే త్వత్పథామం కావ్యస్యన్వాపనే భణత్ తస్మాస్య ద్రవతస్తురన్యతః పర్ణన్నవేరనువాది ప్రగర్ధినః శేనస్య భద్రజతో అంగసంపరిదధిగ్రావిణ్ణః సహోర్జాతరిత్రతః ఆమావాజస్య ప్రసవోదకం జ్ఞాదాద్యావా పృథివీ విశ్వశంభో ఆమాగంతాం వితరా మాతరా చామా సోమో అమృతత్వాజగమ్యాత్ వాజినో వాజతి దోవాజకం సరిష్యం దోవాజం జేష్యం తో బృహస్పతేర్భాగమవజిఘ్రత వాజినో వాజతి దోవాజకం ససృవాగం సోవాజం జిగివాగం సో బృహస్పతేర్భాగేన బ్రహ్మమియం వస్తా సత్యా సంధా భోద్యామింద్రేణ సమధ్వమజేజిపతమనస్పతజ ఇంద్రం వాజం విముచ్యధ్వన్ క్షత్రస్యోగమసి క్షత్రస్యో నిరసజాయే సువోరోహాపరోహామహి సువర్హన్నాభుభయో సువోరోక్ష్యామి వాజశ్చ ప్రసవశ్చాభిజశ్చ క్రతుశ్చ సుమశ్చ మూర్ధ్వజ్ఞేయశ్చాంద్రాగనశ్చాంద్యశ్చ భువనశ్చ భువనశ్చాధిపతిశ్చ ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణోయజ్ఞేన కల్పతామపానోయజ్ఞేన కల్పతాం జానోయజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాం శ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనోయజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతాం ఆత్మయజ్ఞేన కల్పతాం యజ్ఞోయజ్ఞేన కల్పతాగుం సుపద్దేవాగుం అగన్నామృత అభోమ ప్రజాపతే ప్రజా అభోమ సమహం ప్రజజా సంమజా ప్రజా సమహగం రాజస్పోషేణ సంమజా రాజస్పోషోన్నాజత్వాజిత్యాజే కామృతమసి ప్రజన నమసే వాజస్యేమం ప్రసవస్సు శుభే అగ్రే సోమగం రాజా నమోషధేష్వప్సు అస్మభ్యం మధుమతేర్భవంతు వజగం రాష్ట్రే దాగ్రజామ పురోహితా రాజస్యేదం ప్రసవ ఆపభూ వేమాజ విశ్వా భువనాని సర్వతః సరిరాజం వర్యే చ ప్రజానం ప్రజాం పుష్టిం వర్ధయమానో అస్మే రాజస్యే మాం ప్రసవ శిశ్రుజే దివ విమాజ విశ్వా భువనాని సమ్రాట్ అదృత్సందం దాపయతు ప్రజానం రగించనః సర్వవీరాన్ నియచ్చతు అగ్నే అక్షావదేహన ప్రతినః సుమనా భవ ప్రణాయచ్చ భువస్పదేహ నగా అసి నస్త్వం ప్రణాయచ్చ త్వర్యమా ప్రహర ప్రబృహస్పతి ప్రదేవా ప్రోదసో నృదా ప్రవా దేవీ దదాతునః అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాసం విష్ణుగుం సరస్వతేగుం సవిదారం చ వాజినం సోమగుం రాజానం వరుణమగ్నిమన్ బాలభామహే ఆదిత్యాన విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం దేవస్యద్వాస విదుఃప్రసవేష్నో బాహుభ్యాం వోష్ణోహస్తాభ్యాగుం సరస్వతే వాచోయం దుర్యంత్రేణాగ్నేస్త్వాసామ్రాజ్యేనాభిషించామేంద్రస్య బృహస్పతే స్వాసామ్రాజ్యేనాభిషించామి అగ్నిరేకాక్షరేణ వాచముదజయదశ్వినోద్యక్షరేణ ప్రాణాపాణాముదజయతాం విష్ణుస్త్రియక్షరేణోకానుదజయత్ సోమశ్చతురక్షరేణ చతుష్పదః పశోనుదజయత్ పూషా పంచాక్షరేణ పంక్తిముదజయద్ధాతాషరక్షరేణ రటుతోనుదజయం మరుతః సప్తాక్షరేణ సప్తపదాగుం శక్వరీముదజయం బృహస్పతిరక్షాక్షరేణ గాయత్రేణ విద్రోణ క్షరేణ త్రిపుతగ్యుస్తోమముదజద్వరుణో దశాక్షరేణ విరాజముదజదింద్రజేకాదశాక్షరేణ త్రిష్ఠుభముదజద్విశ్వే దేవాదశాక్షరేణ జగతి ముదజన్మసవస్థిరోదశాక్షరేణ త్రిజోదశగ్యుస్తోమముదజయం రుద్రాశ్చతుర్దశాక్షరేణ చతుర్దశగ్యుస్తోమముదజన్నాదిత్యాః పంచదశాక్షరేణ పంచదశగ్యుస్తోమముదజన్నదిషోడశాక్షరేణ షోడశగ్యుస్తోమముదజగత్ ప్రజాపతిః సప్తదశాక్షరేణ సప్తదశగ్యుస్తోమముదజగత్ ఉపనామగృహేదోసి నృషదం ద్వా దృషదం భువన సదమింద్రాయ దుష్టం గృహాం ఏషతేజోనిరింద్రాయ త్వోపజామగృహేదోస్యప్సుషదం దాక్షత సదం యోమ సదమింద్రాయ దుష్టం గృహాం ఏషతేజోనిరింద్రాయ త్వోపజామగృహేదోసి పృషిభిషదం త్వాంతరిక్ష సదం నాక సదమింద్రాయ దుష్టం గృహాం ఏషతేజోనిరింద్రాయ త్వా ే గ్రహా పంచజనీనాదేశాస్రః పరమజా దైవ్యః కోశ సముజిత విషప్రియాణామిషమోర్జగం సమగ్రభీమేష తేజో నిరింద్రాయత్వాగం రసముద్వర సగం సూరిజరశ్మిగం సమాభృతం అపాగం రసస్య జో రసస్తంబో గృహ్ణాం యుక్తమేష తేజో నిరింద్రాయత్వా అయాష్టాజన జన్కర్వరాణి సహి జనిరుర్వరాజ గాతు స ప్రచ్యుదయేద్ధరుణో మధ్వో అగ్రగ్రస్వాయాంగ్యప్తనువాహాన్ తమోమైరయత ఉపయామగృహేదోసి ప్రజాపదరే త్వా దుష్టం గృహ్ణాం నేషదేజోనిః ప్రజాపదరే త్వా అన్వహమాస అన్విర్వాణ్యంగోషధీరను పర్వతాస అన్విందకం రోదసీ వావశానే అన్వాపో అజిహత జాయమానం అనుతేదాని మహగింద్రియాయ సత్రాతే విశ్వమనువృత్రహత్యే అనుక్షప్రమనసహారేంద్రదేవేభిరనుదేహ్యే ఇంద్రాణీ మాసునారిషుపత్నీ మహమశ్రమం నహ్యశ్యామరం చ నరసామరదేపతి నాహమింద్రాణిరారణసక్షుర్మృషాకపే యేదమప్యగం హమిః ప్రియం దేవేషు గచ్చతి రోజాతదేవ ప్రథమో మనస్వాన్ దేవో దేవాన్ ఋతుమామరుజభూషత్ సుష్మాద్రోజసీ అభ్యసేతాన్ బ్రహ్మస్ మన్హాసనాథలింగ ఆదే మహయింద్రోచ్యుగ్రసమన్యభోయత్సమరం దసేనాహ్యుద్యుర్యస్ బాహువోర్మాదే మనో విశ్వద్రియగ్విచారీత్ మానో మధ్యీనాభరాధిరన్న ప్రదాశుషే దాతవే భూరియత్తే నవ్యే దేష్ణే శస్తే అస్మిందముక్షే ప్రబ్రవామవయమింద్రస్తువంత ఆతో భరమాగిలే తత్పరిష్టాద్విద్మాహి త్వావసుపతిం వసూనాం ఇంద్రయత్తే మాహినం దత్రమస్త్యస్మభ్యం దద్ధర్యశ్వ ప్రజంధి ప్రదాతారకం హవామహ ఇంద్రమాహపిషా వయమ్ ఉభాహిహస్తాపసునా వృణస్వాప్యయచ్చ దక్షిణాదోత సౌజాత్ ప్రజాతా వజ్రే వృషభస్తు రాషాచ్చుష్మీ రాజా విగ్రహా సోమపావా అస్మే యజ్ఞే బలిహిష్యానిషద్యాథాభవలిజమానాయ సంయోః ఇంద్రః సుత్రామాస్వభాగుం అవోభిః సుమృడేకో భవతు విశ్వవేదాః బాధతాన్వేషోభయం కృణోతు సువీర్యస్య పదయస్యామ తస్య భజగం సుమతో యజ్ఞయస్యాపి భద్రే సౌ మనసే స్యామ ససుత్రామాస్వభాగుం ఇంద్రో అస్మే ఆరాచిద్వేషస్తను తర్యుజోతు దేవదీర్ణస్సమాద ఇంద్రే సంతు విభాజా క్షుమంతో జాధర్మదే మా ప్రోష్స్మై పురోరథమింద్రాయ శోషమర్చత అభీకే చిదులోకృత్సంగే సమత్సుమిగ్రహ అస్మాకం బోధిచోదితాన భంతామన్యకేషా జ్యాగా అధిఖన్వసు అనుమత్యే పురోడాశమష్టాకపాదండర్వపతిథే దుర్దక్షిణాయే ప్రత్యంచ సంన్యాయా అవశేయందే తన్నైరృతమేకపాదం కృష్ణం వాసః కృష్ణతోషం దక్షిణామేహి స్వాహాహుదింజుషాణజేషదే నిరృదే భాగో భూతే హవిష్మత్యసి ముంచే మమగం హస స్వాహా నమోజితం చకారాదిత్యం చురందర్వపతి వరో దక్షిణాగ్నావైష్ణవమేకాదశకపాదం వామనోమహే దక్షిణాగ్నేశోమేదమేకాదశకపాలకం హిరణ్యం దక్షిణైంద్రమేకాదశకపాల వృషభో వహే దక్షిణాగ్నేదమష్టాకపాలమహేంద్రం దృషభో వహే దక్షిణైంద్రాగ్నం ద్వాదశకపాలం వైశ్వదేవం చరుం రసమజో వత్సో దక్షిణా సౌమ్యగ్యశ్యామాకం చరుం వాసో దక్షిణా సరస్వత్యే చరుం సరస్వతే చరుం విచనౌ గావో దక్షిణ ష్టాకపాలపతి సౌమ్యం చరుగుం సావిత్రం ద్వాదశకపాలకం సారస్వతం చరుం వోష్ణం చరుం మారుతగం సప్తకపాలం వైశ్వదేవే మామిక్షామేకపాలం ఐంద్రాగ్నమేకాదశకపాలం మారుతే మామిక్షాం వారుణే మామిక్షాం కాయమేకపాలం బ్రహాస్యానిర్హవామహే మరుతో యజ్ఞవాహసహకరం భేణ సజోషస మోషోణ ఇంద్రవృత్సు దేవాస్తు స్మదే సుష్మిన్న వయా మహేష్యస్య మేఘుషో యవ్యా హవిష్మతో మరుతో వందతే గీః యద్గ్రామేదరణ్యే యత్సభాయాయ్యదింద్రియే యక్షోద్రేయదర్జయేనశ్చ కర్మాభయం యదేకస్యాధిధర్మని తస్యా భజత నమసి స్వాహా అగ్రం కర్మ కర్మ కృత సహ వాచామయో భువా దేవేభ్యః కర్మ కృత్వా స్తంభయత సుదానవః అగ్నిగపదే పురోడాశమష్టాగపాదం నిర్మపతి సాకకం సూర్యేమాద్యదా మరుద్భ్యః సాంద్రవనేభ్యో మధ్యంతినే చరుం మరుద్భ్యో గృహమేధిభ్యః సర్వాసాం దుగ్ధే సాలిం చరుం వూర్ణాదర్విపరాపదసుపూర్ణా పునరాపద వస్నే పవిక్రేణావహాజమోర్జగుం శతక్రతో దేహి మే దదామి తే నిమేధే నితే దధే నిహారమిన్నిమేహరా నిహారం నిహరామి తే మరుద్భ్యః క్రీడిభ్యః పురోడాశగుం సప్తకపాదం నిర్వపతి సాకగుం సూర్యేమాద్యదాగమష్టాకపాదం నిర్వపతి సౌమ్యం చరుగుం సావిత్రం ద్వాదశకపాలకం సారస్వతం చరుం పౌష్టం చరు మయీంద్రాగ్నమేకాదశకపాలమైంద్రం చరుం మయేష్కర్మణమేకపాలం సోమాజమిద్రమదే పురోడాశకం షగ్గపాలం నిర్వపది పితృభ్యో బలిషద్భ్యో ధానాభ్యోష్వాభ్యోభివాన్యాదీ దుగ్ధే మంథమే దత్తే తతయే చత్వామం ఏ దత్తే పితామహ ప్రపితామహజే చత్వామన్ మత్ర పితలో యథా భాగం మందధ్వగం సుసందృశం ద్వాభయం మఘవన్ మంది శ్రీమహి రుణోనం పూర్ణబంధురస్తుతో యాశివ శాగుం అను యో జాన్మింద్రదే హరి అక్షన్న మే మదం దహ్యవ ప్రియా అధోషత అస్తోషత స్వభానవో విప్రాణమిష్ఠజామతి యో జాన్మింద్రదే హరి అక్షం పితరో మీ మదంత పితరోతి ధృపంత పితరో మీ మృజంత పితర పరేదమితర సోమ్యాగంభీరై పృథిభిః పూర్వ్యై అథాభిదత్రాగుం అపీతజమే నయే సమాదం వదంతి మనోన్వాహు వామహే నారాశగుం సేన స్తోమేన నృణాంచమన్మభిః ఆనయే దుమనః పునః క్రత్వే దక్షాగ జీవసే జ్యోక్ష సూర్యం దిశే పునర్నః పితరో మనో దదాతు దైవ్యోజనః జీవం రాతగుం సచేమహి ఎదరంతరిక్షం పృథివీముద్యాయన్మాతరం పితరం బాహేయం శ్రీమ అగ్నిర్మాతస్మాదేన సోదారహ భక్త ప్రపంచతు దురితాజాని చ క్రమ కరోతు మామనేన సమ్ ప్రతిపూరుషమేకపాలాన్నిర్మభక్త్యేకమతిరిక్తంజావంతో గృహ్యాస్మస్తేభ్యః కమకరం వసూనాగం శర్మాసి శర్మ యజమానస్య శర్మ మే దక్షైకదేవ రుద్రోణ ద్వితీయాయతస్థ ఆకుస్తే రుద్రపశుస్తంజుషస్వైషతే రుద్రభాగస్సహస్వశ్రామ్యకజాతంజుషస్వభేషజంగవేష్వాజపురుషాజ భేషజమసో అస్మభ్యం భేషజం సుభేషజర్యథా సతి సుగమ్మేషాయ మేష్యాంబరుద్రమది మహ్యమదేవం త్యంబరం యథా న శ్రేయసహకరథా నో వస్య సహకరథా నః పశుమదహకరథా నో వ్యవసాయజాత్ త్యంబరం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఏషతే రుద్రభాగస్తంజుషస్వతే నాపసేన పరోమోజపతో దేహ్యవతన్వాపి నాగాస్తృద్దివాసా ఐంద్రాగ్నం ద్వాదశకపాలం వైశ్వదేవం చరుమింద్రాయ సునాసీరాజ పురోడాశం ద్వాదశకపాలం బాలవ్యం పయః సౌరుజమేకపాలం ద్వాదశకపగుంసేరం దక్షిణాగ్నేయమష్టాకపాలం నిర్వపతి రౌద్రంగాభేషుకం చరుమైంద్రం దధి వారుణయ్యవమయం చరుం బహినే ధేనుర్దక్షిణాయే దేవాః పురస్సదోగ్నినేత్ర దక్షిణ సదో యమనేత్రాః పశ్చాత్ సదస్సు విదృణేత్రావుత్తర సదో వరుణనేత్రాపరిషదో బృహస్పతి నేత్రారక్షోహణస్తేనః పాంతు తేనో బంధుభ్యో నమస్తేభ్య స్వాహ సమూఢకం రక్షసందగ్ధకం రక్షితమాగం రక్షోభిసందహాగ్నే రక్షోర్ఘ్నే స్వాహ యమాయస మిత్రే వరుణాయ బృహస్పతే దువస్పదే రక్షోర్ఘ్నే స్వాహ ప్రష్టివాహీరథో దక్షిణాదేవస్య ప్రసవేష్మినో బాహుభ్యాం పూష్ణాస్తాభ్యాగం రక్షసో పథం జుహోమి హతగం రక్షో వధిష్మ రక్షో యద్వస్తే తద్దక్షిణా ధాత్రే పురోడా సంపాదశకపాదన్యర్వపత్యనుమత్యై చరుగుం రాకాయై చరుగుం శనీవార్యై చరుం కుహ్వై చరుం విశనౌ గావో దక్షిణాద్నావైష్ణవమేకాదశకపాలం నిర్వపత్యైంగావైష్ణవమేకాదశకపాలం వైష్ణవం త్రికపాలం వామనో వహీ దక్షిణాగ్నే సోమీదమేకాదశకపాలం నిర్వపదేంద్రా సోమీదమేకాదశకపాలకం సౌమ్యం చరుం బభ్రదక్ష క్షిణాసోమాష్ణం చరుం నిర్వపత్యేంద్రామోష్ణం చరుం భోష్ణం చరుగ్యశ్యామో దక్షిణావేష్వానరం వాదశకపాలం నిర్వపతి హిరణ్యం దక్షిణావారుణ్యమయం చరుమశ్వో దక్షిణా వారిహస్మత్యం చరుణ్ నిర్వపతి బ్రహ్మణో గృహేశిని పృష్ఠో దక్షిణైంద్రమేకాదశకపాలకం రాజన్యస్ గృహరిణకో దక్షిణాదిత్యం చరుం మహిష్యై గృహే ధేనుం దక్షిణామైరతం చరుం పరివృత్తై గృహే కృష్ణానాభిన్నం కృష్ణాకూటా దక్షిణాగ్నేయమష్టాకపాలకం సేనాన్యో గృహే హిరణ్యం దక్షిణావారుణం దశకపాలకం సోదస్య గృహే మహాని రక్షో దక్షిణామారుదగం సప్తకపాలం రామణ్యో గృహే దృష్ణ్యర్దక్షిణా సావిత్రం ద్వాదశకపాలం శత్రుర్గృహ ఉపధ్వస్తో దక్షిణాశ్వినం ద్విగపాలకం సంగ్రహేతుర్గృహే సభాత్యౌ దక్షిణామోష్ణం చరుం భాగదుఃఖస్య గృహే శ్యామో దక్షిణారౌద్రంగా వేధుగం చరుమక్షాభావస్య గృహే శబల ఉద్వారో దక్షిణేంద్రాయ సుత్రాణే పురోణా సమేకాదశకపాలం ప్రతి నిర్వపతేంద్రాయాగుం హోముజేయం నో రాజా విగ్రహ రాజా భూత్వా విక్రం మధ్యాత్మైత్రావారిహస్మత్యం భవతి శ్వేతారే శ్వేతవత్సాది దుగ్ధే స్వయం మూర్తే స్వయం అసిత ఆజ్యాశ్వత్సే పాత్రే చతుస్రక్తౌ స్వయమవపన్నాదే శాఖాదే కర్ణాగిశ్చ కర్ణాగిశ్చ తండులాయ విచనుగాద్యే కర్ణాః సహజసి వారిహస్పత్యో కర్ణా సహాజ్య మైత్ర స్వయం కృతావేదర్భవతి స్వయం దినం బరిహ స్వయం కృతయుద్ధస్యైవ శ్వేతా శ్వేతవత్సా దక్షిణా అగ్నజయ గృహపద జయ పురోడాశమష్టాకపాలం నిర్వపతి కృష్ణానాంబ్రేణాగుం సోమాయ వనస్పత జయ శ్యామాగం చరుగుం సమిత్రే సత్య ప్రసవాయ పురోడాశం ద్వాదశకపాలమాశూణాంబ్రేహేణాగుం రుద్రాయ పశుపద జయ గావేధుకం చరుం బృహస్పత జయ వాచస్పత జయ నైవారం చరుమింద్రాయ జ్యేష్ఠాయ పురోడాశమేకాదశకపాలం మహాబ్రేహేణాం మిత్రాయ సత్యాయ ణాం చరుం వరుణాయ ధర్మపతజే జపమయం చరుగుం సవిధాత్వా ప్రసవానాగుం సువదామగ్నిర్గృహపదే నాగుం సోమో వనస్పతే నాగుం రుద్రః పశూనాం బృహస్పతిర్వాచామింద్రో జ్యేష్ఠానాం సత్యానాం వరుణో ధర్మపతీనాం యే దేవాదే వసువస్థత ఇమామృష్యా జనమన మిత్రాయ సుమధ్వం మహదే క్షత్రాయ మహద ఆధిపత్య మహతే జానరాజ్యాదేశవో భరతా రాజా సోమోస్మాగం బ్రాహ్మణా నాగం రాజా ప్రభృత్యన్నామ రాజ్యమధాది స్వాం తనుపం మరణ అశుశ్రేచ్ఛుచేర్మిత్రస్య వ్రత్యా అభోమామన్మహి మహదరిదస్య నామ సర్వే వ్రాతా వరుణస్యాభోమన్మి మిత్రగే వైరరాదిమతారేతసోషుతం దయజ్ఞజారితే నవ్యత్రితో జరిమానన్న ఆనద్విష్ణోః క్రమోసి విష్ణోక్రాంతమసి విష్ణోర్విక్రాంతమసి అర్థేతస్థాపాం పదిలసి వృషాస్యోర్మిర్మిషసేనోదక్షిణస్థ మరుతామోజస్థ సూర్యవర్చసస్థ సూర్యత్మజసస్థమాందాస్థవాసాశక్వరేస్థ విశ్వభృతస్థ జనభృతస్థాగ్నేస్తేజస్యాస్థాపామోషధే నాగుం రసస్థాపో దేవేర్మధుమతేర గృహన్నోర్జస్వతీరాజసూయాజచితానాః ్రావరుణాభ్యషం చ నిజాభిరంగమనయన్నత్యరాజే రాష్ట్రదాస్థ రాష్ట్రం దత్త స్వాహ రాష్ట్రదాస్థ రాష్ట్రమముష్మై దత్త దేవేనాపస్సం మధుమతేర్మధుమతేభిస్రజ్య ధర్మహిమర్చ క్షత్రియాజమన్వానాధిష్టాశ్రీదతోర్మహిమర్చ క్షత్రియాగదధేరనుభృష్టమసి వాచో బంధుస్తపోజా సోమస్య ధాత్రమసి శుక్రావ శుక్రేణోత్పునామి చంద్రాశ్చంద్రేణామృత అమృతేన స్వాహా రాజసూయాజమిదానా సమాదోద్యుమ్యనేలోర్చయేతృష్టావశ్యువసాన అస్యాచక్రే వరుణస్వధస్థమపాగం శిశుర్మాతృతమా సంత క్షత్రస్యోర్మసి క్షత్రస్య జోనిరస్యావిన్నో అగ్నిర్గ్రహపతిరావిన్నీంద్రో వృద్ధశ్రవా ఆవిన్న పూషా విశ్వవేదా ఆవిన్నౌ మిద్రా వరుణావితా వృధా వాన్నేద్యా వాచిమీవ్రతే ఆవిన్నా దేవ్యలితిర్విశ్వరోద్యావిన్నో యమసా వామిశ్రాజనోస్యాం విశ్వస్మిన్ రాష్ట్రే మహదే క్షత్రాయ మహద ఆధిపత్యాయ మహదే జానరాజ్య రాజాస్మాకం బ్రాహ్మణా నాగం రాజేంద్రస్య వజ్రో శివాద్రగ్ధస్తజాజం రత్రం మధ్యాక్షత్రుపాధనాస్థ పాదమా ప్రత్యంచం పాదమా దివ్యంచమన్వంచం మా పాద దిభ్యో మా పాద విశ్వాభ్యో మా నాష్ట్రాభ్య పాదహిరణ్యవర్ణాసామ్యోగేజస్థోణావృతౌ సూర్యస్యారోహతం వరుణమిత్రగర్తం తతశ్చక్షాచామదితిందితిం చ సమధ్యమాతిష్టగాయత్రే ద్వాసందసామవదు త్రిమృత్సోమోరసం తరగోసామాన్యర్దేవతాం బ్రహ్మం ద్రవిణముగ్రామాతిష్టత్రిష్టుద్వాసందసామవదు పంచదశ స్తోమో బృహత్సామేంద్రో దేవతాక్షప్రం ద్రవిణం విరాజమాతిష్ట జగదే ద్వాసందసామవదు సప్తదశ స్తోమో వైరూపగం సామవదుతో దేవతా విద్రవిణముదే చైమాతిష్టానుష్టుప్రాసందసామవత్రే ఏకవిగుంశస్తోమో వై రాజగం సామమిద్రావరుణౌ దేవతాబలం ద్రవిణమోర్ధ్వామాతిష్టాంద్యస్వాచ్ఛందసామవదు తృణవత్రయస్త్రిగుంశౌ స్తోమౌ శాక్వరరైభతే సామనే బృహస్పతిర్దేవతావచ్చో ద్రవిణమేదృంచాన్యాదృంచైతాదృంచ ప్రతిదృంచమితశ్చ సంవితశ్చ సఫలాః శుక్రజ్యోతిష్ట చిత్రజ్యోతిష్ట సత్యజ్యోతిష్ట జ్యోతిష్మాగిష్ట సత్యశ్చ తపాశ్చాత్యగంభా అగ్నరే స్వాహ సోమాయ స్వాహ సవిత్రే స్వాహ సరస్వత్యై స్వాహ భూష్ణే స్వాహ బృహస్పతదే స్వాహేంద్రాయ స్వాహ ఘోషాయ స్వాహ శ్లోకాయ స్వాహ గుంజాయ స్వాహ భగాయ స్వాహ క్షేత్రస్య పతయే స్వాహ పృథివ్యే స్వాహ అంతరిక్షాయ స్వాహ దివే స్వాహ సూర్యాయ స్వాహ చంద్రమసే స్వాహ నక్షత్రేభ్య స్వాహాభ్య స్వాహ ఔషధేభ్య స్వాహ వనస్పతిభ్య స్వాహ చరాచరేభ్య స్వాహ పరిప్లవేభ్య స్వాహ సరేసృపేభ్య స్వాహ సోమస్య త్విషదసి తమేమేద్భోజామృతమసి మృత్యోర్మా పాహి విద్యోన్మా పాహ్యవేష్టాదం దశోకా నిరస్తన్నముచే శిరః సోమో రాజా వరుణో దేవా ధర్మసువశ్చజే తే వాచకం సువంతాన్ తే ప్రాణకం సువంతాన్ తే చక్షుః సువంతాన్ తే శ్రోత్రకం సువంతాగం సోమస్య త్వాద్యుమ్నేనాభిరంజామ్యగ్నేస్తేజసా సూర్యస్య వర్చసేంద్రస్యేంద్రియేణ మిత్రావరుణజోర్వీర్యేణ మరుదామోదసా క్షత్రాణాః క్షత్రపతిరస్యతి దివస్వాహి సుమాపవృద్రన్న ధరాగుదే చేరయం వృద్ధజమను సంచరంతే పర్వతస్య వృషభస్య వృక్షేనావశ్చరంతి స్వసిజానాయత్తే క్రదే వరుణ్నామ తస్మై హృతమసి జమేష్టమసి రావదేన త్వదేదాన్యన్యో విశ్వాజాతాని పరితా బభూవ యత్కామాస్తే దుహమస్తన్నో అస్తు భజగ్స్తామవదజోరీణా ఇంద్రస్య వజ్రో శివాత్రఘ్నస్తజాజం రుద్రం వధ్యాన్నిద్రావరుణయోస్మా ప్రశాస్త్రో ప్రశిషాగ్నిరజ్ఞస్య యోగేన విష్ణాక్రమసి విష్ణోక్రాంతమసి విష్ణోర్విక్రాంతమసి మరుతామ్రసవేజేషమాప్తం మనస్స మహమింద్రిజేణ వీర్యేణ పశూనాం మంజునసుతమేవమే మన్యుర్భోజాన్నమో మాత్రే పృథివీ మాహం మాతరం పృథివేగం హిగం శిఖం మాతా పృథివే హిగం చేయుగస్యాజుర్మేధేహ్యోర్గస్యోర్జం మేధేహ్యుంగసి వర్చో శివర్చో మయుధేగ్నజే గృహపతయే స్వాహా సోమాగమనస్పతజే స్వాహేంద్రస్య బలాజ స్వాహా మరుతామోదసే స్వాహా పగుంసస్సుజిషద్వసురంతరిక్షసద్ధోదా వేదిషదతిక్షర్దురోణసత్ ృత సద్యోమసద్జా గోజారితజా అద్రిజారితం బృహత్ నిప్రాసి వరుణోసి సమహం విశ్వైర్దేవైః క్షత్రస్య నాభిరసి క్షత్రస్యోనిరసిమాసేదమాత్వాహిగుంసేన్మాహిగుంసేన్షసాదధృతం క్రతో వరుణః పస్త్యాస్వాసాంజాగశుక్రదుర్బ్రహ్మ వగం రాజం బ్రహ్మాసి సవితాసి సత్య సవో బ్రహ్మ త్వగం రాజం బ్రహ్మాసేంద్రోసి బ్రహ్మ రాజం బ్రహ్మాసి మిత్రోసి సుషేవో బ్రహ్మ త్వగం రాజం బ్రహ్మాసి వరుణోసి సత్యధర్మే వజ్రోసి వార్త్రఘ్నస్తేన మేరధ్యదిశోభ్యయగం రాజా భోశ్రోకామంగళ